పిలిచెను విరి పొద పోదాం పదంబు యద యద కలిపిన వల పుల హరి కథ చెబుదాం రావంబు విచ్చే వయ్యారం ఇచ్చే వైఢూర్యం సిగ్గు సింగారం చిందే సింధూరం వయ్యారి నెయ్యాలతో లిఖించే కులుకుల కలికితనం ఎప్పుడిప్పుడెప్పుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం ఇప్పుడిప్పుడిప్పుడని నిన్ను నన్ను కలిపెను సన్నాయి రాగం పద పద పదమని పిలిచెను విరి పొద పోదాం పదంబు యద యద కలిపిన పద పుల హరి కథ చెబుదాం రావంబు కలిపిన వల పుల హరి కథ చెబుదాం రావంబు.